25 చిదాకాశ నిర్వచనం. దేశాదేశాంతర ప్రాప్త సంవిదో మధ్యమేవయత్ నిమేషేణ చిదాకాశం తద్విద్ధి వరవణిని ఉడొట్ ప్రడొట్ సడొట్ 17 స్లో 12 లీలా. దీనికి కొంత వివరణ చెప్పుకోవాలి. ఇది వేదాంత విద్యలో ప్రధానమైన శ్లోకాలలో ఒకటి. దీనిలో చిదాకాశాన్ని విస్పష్టంగా నిర్వచిస్తున్నారు. సంవిత్ అంటే చిత్తవృత్తి, అంటే మనస్సు, ఆలోచన. మనస్సులో మొదట కుండ గురించి ఒక ఆలోచన వచ్చిందనుకుందాం. ఇంతలో చెట్టు గురించి మరో ఆలోచన వచ్చిందనుకుందాం. చిత్తవృత్తి కుండ నుంచి చెట్టు దగ్గరకు పోవటానికి ఎంత సమయం కావాలి? ఒక్క నిమిషం చాలు. ఇక్కడ నిమిషం అంటే చాలా అల్ప సమయమని భావం. ఇలా అత్యంత అల్ప సమయంలో చిత్తవృత్తి కుండ దగ్గర నుంచి చెట్టు దగ్గరికి పోయేటప్పుడు మధ్యలో ఏముంది? ఆలోచనకి ఆలోచనకి మధ్యలో మామూలు ఆకాశం ఉందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనస్సు మధ్యలో మామూలు ఆకాశం ఉండేందుకు వీల్లేదు కదా. కనుక కుండ అనే ఆలోచనకి, చెట్టు అనే ఆలోచనకి మధ్యలో ఏది ఉంటుందో అదే చిదాకాశం. ఒకడికి ముందు దోహకం వచ్చింది, అంతలోనే సంతోషం వచ్చింది. ఈ దోహకానికి సంతోషానికి మధ్యలో దోహకము సంతోషము రెండు కానిది ఏదో ఒకటి ఉండి ఉండాలి కదా. అదే చిదాకాశం. దీన్నే మరో రకంగా కూడా చెప్పవచ్చు. ఒకడు వేసవి కాలంలో రాత్రిపూట డాబా మీద పడుకున్నాడు. అర్ధరాత్రి మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఆకాశంలో చందమామ కనిపించాడు. కళ్ళు తెరిచిన తరువాత చందమామను చూడటానికి ఎంతసేపు పట్టింది? ఒక్క క్షణం పట్టింది. ఈ క్షణకాలంలో పరబ్రహ్మ యొక్క పరిస్థితి ఏమిటి? అది ఇటు నీ హృదయంలో చిత్తవృత్తి ఆకారంలో ఉంది, అటు ఆకాశంలో చంద్రుడి ఆకారంలో కూడా అదే ఉంది. మరి చంద్రునికి నీ చిత్రానికి మధ్యలో ఆ క్షణంలో పరబ్రహ్మ యొక్క స్థితి ఏమిటి? అక్కడ బ్రహ్మ నిరాకారంగా ఉంది. ఆ నిరాకార బ్రహ్మస్వరూపం పేరే చిదాకాశం. ఆయసర్వ్ 33 లీలా, ఇలాంటి చిదాకాశాన్ని నువ్వు అందుకోవాలనుకుంటే దానికి ఒకటే ఉపాయం ఉంది. నీలో గల సంకల్పాలన్నీ తొలగించు, అంటే చిత్తవృత్తులన్నీ తొలగించు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నీలో కుండ చిత్తవృత్తి లేదు, చెట్టు చిత్తవృత్తి లేదు. ఇక మిగిలిందేమిటి? చిదాకాశం ఒక్కటే. అదే నువ్వైపోతావు. లీలా, ఈ మాటనే మరో రకంగా చెప్పవచ్చు. నీకు చిదాకాశంలో సుస్థిరమైన స్థితి లభించాలంటే ఈ జగత్తు బొత్తిగా లేకుండా పోవాలి. జగత్తంటే ఏమిటి? నీ సంకల్పాలే జగత్తు. నీ సంకల్పాలు నీ వాసనల వల్ల వస్తాయి, వాసనలు అవిద్య వల్ల వస్తాయి. కనుక నీలోని అవిద్యను తొలగించుకుంటే నీకు జగత్తు అనేది పూర్తిగా లేకుండా పోతుంది. దానికోసం కృషి చెయ్యి లీలా. చిదాకాశంలోకి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం, వేరే మార్గం లేనే లేదు. ఈ మార్గం అంత తేలిక కాదు, కాని వరప్రభావం వల్ల నీకు సులభంగా లభిస్తుంది. ప్రయత్నించు.